ఉమాపతిం స్థానం నీలకంఠం ఉమాపతిం నమామి శిరసా దేవం కిం నో మృత్యు కరిష్యతి నీలకంఠం కాలమూర్తిం కాలజ్ఞం కాలనాశనం నమామి శిరసా దేవం కిం నో మృత్యు కరిష్యతి నమః శివాయ సాంబాయ హరయే పరమాత్మనే క్లేశనాశాయ రోగీణాం పతయే నమః. జగన్నాథం దేవేశం వృషభధ్వజం నమామి శిరసా దేవం కిం నో మృత్యు కరిష్యతి గంగాధరం మహాదేవం సర్వాభరణ భూషితం నమామి శిరసా దేవం కిం నో మృత్యు కరిష్యతి శివాయ సాంబాయ హరయే పరమాత్మనే ప్రణత క్లేశనాశాయ రోగీణాం పతయే నమః. Thank you. சம்ஹார கர்த்தாரமீஸ்வரம் குரும் நமாமி சிரசா தேவம் ஹிம்னோ மிருத்யு கரிஷ்யதே மார்க்கண்டேய க்ருதம் ஸ்தோத்ரம் யஃ படேத் சிவ சந்நிதௌ தஸ்ய மிருத்யு பயம் நாஸ்தி நாக்னே ஜோர பயம் க்வசித். சிவாய சாம்பாய ஹரயே பரமாத்மனே பிரணத க்லேஷநாசாய யோகினாம் பதயே நமஹ. கர்த்தவ்யம் சங்கடே கஷ்டநாசனம் சுசிர் பூத்வா படே ஸ்தோத்ரம் சர்வ சித்தி பிரதாயகம் மிருத்யுஞ்ஜய மகாதேவ ப்ராஹி மாம் சரணாகதம். ஜன்ம மிருத்யு ஜராரோகைஹி பீடிதம் கர்ம பந்தனைஹி. சிவாய சாம்பாய ஹரயே பரமாத்மனே பிரணத க்லேஷநாசாய யோகினாம் பதயே நமஹ. நம சிவாய சாம்பாய ஹரயே பரமாத்மனே பிரணத க்லேஷநாசாய யோகினாம் பதயே நமஹ. பிரணத க்லேஷநாசாய யோகினாம் பதயே நமஹ.